55 మరణమంటే ఏమిటి? సరస్వతీదేవి. మరో దృష్టితో చూస్తే, వ్యావహారిక దృష్టితో చూస్తే, చేతనుడి యొక్క, చైతన్యం యొక్క మరణం అంటే ఏమిటి? ఒక దేహం విడిచిపెట్టి ఇంకో దేహంలోకి చేరటమా, లేక పూర్తిగా నాశనమైపోవడమా? పూర్తి నాశనమే మరణం అనుకుందాం. మరి ఈ నాశనం ఎవరు చేశారు? తనకు తనే నాశనం చేసుకున్నాడా? పైవారెవరన్నా నాశనం చేశారా? తనను తాను ఎవరూ నాశనం చేసుకోరు కనుక పైవారే నాశనం చేసి ఉండాలి. కాని చైతన్యం అద్వితీయమని ఇదివరకే చెప్పుకున్నాం. అద్వితీయుడికి పైవాడు ఎక్కడ దొరుకుతాడు? కనుక నాశరూపమైన మరణం చైతన్యానికి ఉండటానికి వీలులేదు. చైతన్యానికి నాశనం ఉందనుకుంటే మరో చిక్కు కూడా వస్తుంది. కుండకు మట్టి ఎలాంటిదో, జగత్తుకు చైతన్యం అలాంటిది. మట్టి నశించిపోతే కుండ ఏమైపోతుంది? అది నశించిపోవలసిందే. అలాగే చైతన్యం నశించిపోతే ప్రపంచమనేది కనిపించకుండా పోవాలి. ఇదెలా కుదురుతుంది? కనుక ఈ కారణం వల్ల 75 కూడా చైతన్యానికి నాశనం లేదు అని నిశ్చయం అవుతోంది. పూర్తిగా నాశనమైపోవటమే మరణమనే పక్షం కుదరటం లేదు గనుక ఇక జీవుడు ఒక దేహం నుంచి మరొక దేహానికి మారటమే మరణం అని నిశ్చయం చేసుకోవాలి. అలా అంటే లోకంలో ఏ జీవుడు మరణించటం లేదని, అలాగే ఎవడు జన్మించటం లేదని, కేవలం పై తొడుగులు మాత్రమే మారుతున్నాయని ఒప్పుకున్నట్లే. కనుక జన్మ అనేది, మరణమనేది కూడా భ్రాంతి రూపాలే. ఈ భ్రాంతికి కారణం వాడి వాసనలే. ఈ వాసనలు, ఈ ప్రపంచము కూడా భ్రాంతి రూపాలేనే తత్వం తెలిస్తే అదే ముక్తి. పద్మలీల సరస్వతీదేవి. లోక వ్యవహారంలో కనిపించే జనన మరణాల గురించి ఇంకా కొంచెం వివరంగా వివరించు. మరణించిన జీవులు ఏ రకంగా మళ్లీ మరో శరీరాన్ని తీసుకుంటారు? వారు సంచరించే లోకాల సత్యత్వం ఎటువంటిది? సరస్వతీదేవి పద్మలీల. మరణ సమయం వచ్చేసరికి వాక్కు మొదలైన ఇంద్రియాలు వచ్చి మనస్సులో లీనమవుతాయి. మనస్సు ప్రాణంలో లీనమవుతుంది, ప్రాణం జీవచైతన్యంలో లీనమవుతుంది, జీవచైతన్యం పరమాత్మలో లీనమవుతుంది. కాని ఆ సమయంలో జీవచైతన్యానికి అంతఃకరణమనే ఉపాధి ఉంటుంది. నిజానికి ఆ ఉపాధికే జీవుడని పేరు. మనోరూపమైన ఉపాధి ఉంటుంది కనుక ఆ జీవుడు పూర్వవాసన బలంచేత తను ఉన్న చోటనే పెద్ద ప్రయాణం చేసినట్లుగా అధ్యాస చేసుకుంటాడు. అంటే కల్పన చేసుకుంటాడు. ఇలాంటి దశలో ఉన్న జీవుణ్ణి లోకులు ప్రేత అంటారు. తతో సౌప్రేత శబ్దేన ప్రోచ్యతే వ్యవహారిభ్యః. చేతనం వాసన మిశ్రం ఆమోదానిలవత్ స్థితం. ఉబ్రొట్ప్రడోట్సత్ 55 శ్లో 7. అప్పుడు చైతన్యంలో పూర్వవాసనలు ఎలా ఉంటాయి అంటే, గాలిలో సువాసనలు ఉన్నట్టు ఉంటాయి. గాలి వేరు, సువాసన వేరు, అయినా వాటిని మనం విడిగా గుర్తుపట్టలేం. జీవుడు ప్రతిరోజూ కలలో తనకు తనే మరో శరీరాన్ని కల్పించుకొని దాంతో రకరకాల వ్యవహారాలు చేసినట్లుగా మరణానంతరం కూడా పరలోకమనే లోకాన్ని, అక్కడికి గమనాన్ని, అక్కడ తనకో శరీరాన్ని, భోగాలను కల్పించుకొని అనుభవిస్తూ ఉంటాడు. మరణించిన జీవులు చేరే పరలోకాల సత్యత్వం ఇంత మాత్రమే. పద్మలీల. మరణించిన జీవులు 2 రకాలు. 1 పాపాత్ములు, 2 ధర్మాత్ములు, పుణ్యాత్ములు. వీరిలో ప్రతి ఒక్కడూ సామాన్యుడు, మధ్యముడు, ఉత్తముడు అని 3 రకాలు. కాగా వీళ్లు మొత్తం 6 రకాలు. 1. సామాన్య పాపి, 2. మధ్యమ పాపి, 3. అధమ పాపి, 4. సామాన్య పుణ్యాత్ముడు, 5. మధ్యమ పుణ్యాత్ముడు, 6. ఉత్తమ పుణ్యాత్ముడు. అయితే ఇవి శాశ్వత పదవులు కాదు. ఉదాహరణకు అధమపాపి కొన్ని తీవ్రశిక్షలను అనుభవించి మధ్యమపాపిగా మారవచ్చు. తరువాత క్రమంగా నానా జన్మలు ఎత్తి ఆ పరంపరలో ఎక్కడో అదృష్టం. 76 కలిసొచ్చి మోక్షమే పొందవచ్చు. సామాన్యంగా అధమ పాపులు రాళ్లుగా గాని చెట్లుగా గాని పుడతారు. మధ్యమ పాపులు చెట్లుగానే పుట్టి క్రమంగా జంతుజన్మలను పొందుతారు. ఇక సామాన్య పాపి మనిషి జన్మ ఎత్తుతాడు. ఉత్తమ పుణ్యాత్ములు దేవలోకాల్లో జన్మిస్తారు. మధ్యమ పుణ్యాత్ములు కిన్నెర కింపురషాది లోకాల్లో జన్మిస్తారు. సామాన్య పుణ్యాత్ములు మానవులలోనే ఉత్తములుగా జన్మిస్తారు.